అథ క్రమపాఠే ప్రథమకాండే చతుర్థః ప్రశ్న ప్రారంభః ఓం ఆదదే దదే గ్రావా గ్రావాసి అస్య అధ్వరకృత్ అధ్వరకృద్దేవేభ్యః అధ్వరకృదిత్యధ్వరాకృత్ దేవేభ్యో గంభీరం గంభీరమివం ఇవమధ్వరం అధ్వరం కృధి కృద్యుత్తమేన ఉత్తమేన పవినా ఉత్తమేనేత్యుత్తమేన పవినేంద్రాయ ఇంద్రాయ సోమం సోమగం సుషుతం సుషుతం మధుమంతం సుషుతమితి సోసుతం మధుమంతం పయస్వందం మధుమంతమితి మధోమంతం పయస్వందం వృష్టివని వృష్టివనిమింద్రాయ వృష్టివనిమితి వృష్టివని ఇంద్రాయ సా వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయ వృత్రఘ్నైతి వృత్రఘ్నే ఇంద్రాయ సా వృత్రతురే వృత్రతుర ఇంద్రాయ వృత్రతుర ఇది వృత్రాపురే ఇంద్రాయ స్వాభిమాతిఘ్నే అభిమాతిఘ్న ఇంద్రాయ అభిమాతిఘ్నైత్యభిమాతిఘ్నే ఇంద్రాయ స్వాదిత్యవతే ఆదిత్యవత ఇంద్రాయ ఆదిత్యవత ఇత్యాదిత్యావతే ఇంద్రాయ స్వావిశ్వదే వ్యావతే విశ్వదే వ్యావతే స్వాత్రా విశ్వదే వ్యావత ఇది విశ్వదే వ్యావతే స్వాత్రాస్థ స్థవృత్రతుర వృత్రతురో రాధోగోర్త వృత్రతుర ఇది వృత్రాపుర రాధోగోర్త అమృతస్ రాధోగోర్త ఇది రాధ గోర్త అమృతస్ పత్నీ పత్నీస్తా తాదేవీ దేవీర్దేవస్రా దేవత్రేమం దేవత్రేతి దేవాత్ర ఇమం యజ్ఞం యజ్ఞం ధత్త ధత్తోపహూతా ఉపహూతా సోమస్ ఉపహూతా ఇత్యుపహూతా సోమస్ పిబత పిబతోపహూత ఉపహూతో యుష్మాకం ఉపహూత ఇత్యుపహూత యుష్మాకం సోమ సోమ పిబతో పిబతు యత్తే సోమ సోమదివి దివి జ్యోతి జ్యోతిర్యత్ పృథివ్యాం పృథివ్యాయత్ యదురౌ ఉరావంతరిక్షే అంతరిక్షే తేన తేనాస్మై అస్మై యజమానాయ యజమానాయోరు ఉరురాయా రాజాకృతి వృద్ధ్యథి అధి దాత్రే దాత్రే వోచ వోచో ధిషణే ధిషణే వీడు ధిషణే ఇది ధిషణే వీడు సతీ వీడు ఇది వీడు సతీ వీరయేథాం సతీ ఇది సతీ వీరయేథామూర్జం ఊర్జం దథాథాం దథాథామూర్జం ఊర్జం మే మే దత్తం దత్తం మా వాం వాగుంహిగుంసిషం హిగుంసిషం మా హిగుంసిష్టం హిగుంసిష్టం ప్రాగ్ ప్రాగపాక్ అపాగుదక్ ఉదగధరాక్ అధరాక్తా తాస్వాదిశ దిశ ఆ ఆధావంతు ధావంత్వంబ అంబని ఈశ్వర స్వరేతి స్వర ఎత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవి తస్మై తస్మై తే తే సోమ సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహేది స్వాహా వాచస్పతయే పతయే పవస్వ పవస్వ వాజిన్ వాజిన్వృషా వృషా వృష్ణ వృష్ణోగుంశుభ్యాం అగుంశుభ్యాంగభస్తిపోత అగుంశుభ్యామిపుంశోభ్యాం గభస్తిపోతో దేవ గభస్తిపోత ఇది గభస్తిపూత దేవో దేవానాం దేవానాం పవిత్రం పవిత్రమసి అసి ఏషాం ఏషాం భాగ భాగోసి అసిరేభ్యేభ్యస్వాంగృత స్వాంగృతోసి అసి మధుమతీ మధుమతీర్ణ మధుమతీరితి మధుమతి నష ఇషస్కృతి కృతి విశ్వేభ్య విశ్వేభ్యస్వాంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో మన మనస్వాష్టో అష్టూరు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్వి స్వాహా స్వాహా స్వాసుభవ సుభవ సూర్యాయ సుభవ ఇది సోభవ సూర్యాయ దేవేభ్య దేవేభ్యస్వా స్వామరీచితేభ్య పరీచితేభ్య దేశ మరీచిభ్య మరీచిభ్యేషే తేజోని యోని ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయేతి ప్రాణాయ ేతి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామాగృహీత అస్యంత అంతర్యక్ష యక్షమఘవన్ మఘవన్ పాహి మఘవన్నితి మఘవన్ పాహి సోమం సోమముష్య పురుష్యరాయ రాయత్వం సమిష ఇషోజస్వ నిరస్వాంత అంతస్తే దామి దామిద్యావా పృథివీ యావా పృథివీ అంత జావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరురు ఉర్వంతరిక్షం అంతరిక్షం సజోషా సజోషా దేవై సజోషా ఇది సజోషా దేవైరవరై అవరై పరై పరైష్ట సాంతర్యామే అంతర్యామే మఘవన్ అంతర్యామైత్యంత యామే మఘవన్మాదయస్వ మఘవన్నితి మఘవన్ మాదయస్వ స్వాంగృత స్వాంగృతోసి అతి మధుమతీ మధుమతీర్న మధుమతీరితి మధుమతీ న ఇష ఇషస్కృతి ఋజి విశ్వేభ్య విశ్వేభ్యస్వాంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో మన మనస్వాష్టు అష్టూరు ఉర్వంతరిక్షం అంతరిక్షమలో అన్వి ఇది స్వాహా స్వాహాభవ సుభవ సూర్యాయ సుభవ ఇది సోభవ సూర్యాయ దేభ్యేభ్యమరీచిభ్య మరీచిభ్యరీచిభ్యది మరీచిభ్యేషే తేజోని యోనిరపానాయ అపానాయ అపానాయేత్యపానాయ ప్రేతి ఆవాయో వాయో భూష వాయో ఇది వాయో భూష శుచిపా శుచిపా ఉప శుచిపా ఇది శుచిపా ఉపన సహస్రం సహస్రం తే తే నియుత నియుతో విశ్వవార నియుత ఇది నీయుత విశ్వవారేతి విశ్వవార ఉపో తే ఉపో ఇత్యుపో తే అంధ అంధో మద్యం మద్యమయామి అయామి యస్య యస్య దేవ దేవదధిషే దధిషే పూర్వపేయం పూర్వపేయమిది పూర్వపేయం ఉపయామగృహీతోసి ఉపయామగృహీతయుపయామగృహీత అసి వాయవే వాయవే ఏంద్రవాయూ ఇంద్రవాయూ ఇమే ఇంద్రవాయూ ఇది ఇంద్రవాయూ ఇమే సుతా సుతా ఇది సుతా ఉప ప్రయోభిః ప్రయోభిరా ప్రయోభిరి ప్రయహాభిః ఆగతం గతమిందవ ఇందవో వాముషంతి ఉషంతి ఈతి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతయుపయామగృహీత అసీంద్రవాయుభ్యా ఇంద్రవాయుభ్యాన్ ఇంద్రవాయుభ్యామిదీంద్రవాయుభ్యాషతే తేజోని యోనిస్తోషాభ్యాం సజోషాభ్యాన్ సజోషాభ్యామితి స జోషాభ్యాం వేది అయం వాత్రరుణ మిత్రరుణా సుత మిత్రరుణేది మిత్రరుణ సుత సోమ సోమృతృతృత మమేత్ ఇదిహ ఇహశ్రుతం శ్రుతం హవం హవమితి హవం ఉపయామగృహీతోసి ఉపయామగృహీతయుపయామగృహీత అసి మిత్రరుణాభ్యాం మిత్రరుణాభ్యాన్ మిత్రరుణాభ్యామిది మిత్రరుణాభ్యాం ఏషతే తేజోని యోనిరుతాయుభ్యాం ఋతాయుభ్యాన్ ఋతాయుభ్యామిత్రుతాయుభ్యాం ప్రేతి యావాం పాంగశా కషా మధుమతీ మధుమత్యశ్వినా మధుమతీతి మధుమతీ అశ్వినా సోనృతావతీ సోనృతావతీతి సోనృతావతీ తయాయజ్ఞం యజ్ఞం నిమిక్షతం నిమిక్షతమిది నిమిక్షతం ఉపయామగృహీతోసి ఉపయామగృహీతయుపయామగృహీత అస్యశ్విభ్యాం అశ్విభ్యాం అశ్విభ్యామిత్యశ్వేభ్యాం ఏషతే తేజోని యో నిర్మాధ్వీభ్యాం మాధ్వీభ్యాన్వాతి రాతర్యుజౌ వి రాతర్యుజా విది ప్రాత యుజౌ విముచ్చేథా ముచ్చేథామశ్వినౌ అశ్వినా వా ఏహ ఇహ గచ్చతం గచ్చతమితి గచ్చతం అస్య సోమస్య సోమస్య పీతయే పీతయ ఇది పీతయే ఉపజామ గృహీతోసి ఉపజామ గృహీత ఇుపజామ గృహీత అస్యశ్విభ్యా అశ్విభ్యాన్ సా అశ్విభ్యామిశ్వీభ్యాషతేజోని యోనిరశ్విభ్యా అశ్విభ్యాన్ సా అశ్విభ్యామిశ్వీభ్యాన్ వేణశ్చోదయత్ చోదయత్ వృష్ణిగర్భా వృష్ణిగర్భా జ్యోతిర్జరాయు వృష్ణిగర్భా ఇది వృష్ణీగర్భా జ్యోతిర్జరాయూరజస జ్యోతిర్జరాయురి జ్యోతిజరాయు రజసో విమానే విమాన ఇది వీమానే ఇమవాం అపాగం సంగమే సంగమే సూర్యస్ సంగమ ఇది సంగమే సూర్యస్ శిశుం శిశున్న న విప్రాహ విప్రా మతిభిః మతిభిర్రిహంతి మతిభిరితి మతిభిః రిహంతీతి రిహంతి ఉపయామభిహీతోసి ఉపయామభిహీత ఇత్యుపయామ గృహీత అసి షండాయ షండాయ తేజోనిః యోనిర్వీరతాం వీరతాం పాహి పాహీతి పాహి తం ప్రత్రథాః ప్రత్రథా పూర్వథాః పూర్వథా విశ్వథాః విశ్వథేమథాః ఇమథాః జ్యేష్ఠదాదిం జ్యేష్ఠదాదిం వర్హిషతం జ్యేష్ఠదాదిమితి జ్యేష్ఠదాదిం వర్హిషతకం సువర్విదం వర్హిషతమితి వర్హీతం సువర్విదం ప్రతీచీనం సువర్విదమితి సువహావిదం ప్రతీచీనం వృజనం వృజనం దోహసే దోహసే గిరా గిరాశుం ఆశుంజయంతం జయంతమనో అనుయాసు యాసు వర్ధసే వర్ధస ఇది వర్ధసే ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇుపజామ గృహీత అసి మర్కాయ మర్కాయ ఏషతేజోని యోని ప్రజా ప్రజా పాహి ప్రజా ప్రజా పాహీతి పాహి ఏ దేవా దేవాదివి దివ్యేకాదశ ఏకాదశ అథ సపృథివ్యాం పృథివ్యామధి అధ్యేకాదశ ఏకాదశ అథ సాప్సృషద అప్సృషదో మహిళా అప్సృషద ఇత్యప్సోక్షద మహిమైకాదశ ఏకాదశ అథ సరే తే దేవా దేవాయజ్ఞం యజ్ఞమిమం ఇమంజుషధ్వం జుషధ్వ ఉపయామగృహీత ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇుపజామ గృహీత అస్యాగ్రయణ ఆగ్రయణోసి అసి స్వాగ్రయణ స్వాగ్రయణో జిన్వ స్వాగ్రయణ ఇది సో ఆగ్రయణ జిన్వయజ్ఞం యజ్ఞం జిన్వ జిన్వయజ్ఞపతిం యజ్ఞపతిమభి యజ్ఞపతిమితి యజ్ఞాపతిం అభిసవనా సవనా పాహి పాహి విష్ణు విష్ణుస్వాం స్వాం పాహి పాతి విషం విషం త్వం త్వం పాహి పాహీంద్రియేణ ఇంద్రియేణైషే తేజోని యో నిర్విశ్వేభ్య విశ్వేభ్యేభ్య దేభ్యై దేభ్య త్రిగంశత్రయ త్రయశ్చణిన గణినో రుజంత రుజంతో దివం దివగం రుద్రా రుద్రా పృథివీం పృథివీం చసంతే సజంత ఇది సజంతే ఏకాదశాసో అప్సృషద అప్సృషద సుతం అప్సృషద ఇత్యప్సోసద సుతగం సోమం సోమం యుషందాం యుషందాగం సవనాయ సవనాయ విశ్వే విశ్వ ఇది విశ్వే ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపజామ గృహీత అస్యాగ్రయణ ఆగ్రయణోసి అతి స్వాగ్రయణ సాగ్రయణో జిన్వ స్వాగ్రయణ ఇది సో ఆగ్రయణ జిన్వయజ్ఞం యజ్ఞం జిన్వ జిన్వయజ్ఞపతిం యజ్ఞపతిమభి యజ్ఞపతిమితి యజ్ఞాపతిం అభిసవనా సవనా పాహి పాహి విష్ణు విష్ణుస్వాం స్వాం పాతు పాతు విషం విషం త్వం త్వం పాహి పాహీంద్రియేణ ఇంద్రియేణైషతే తేజోని యో నిర్విశ్వేభ్య విశ్వేభ్య స్వా దేభ్య దేవేభ్యై దేవేభ్య ఉపయామగృహీతోసి ఉపయామగృహీతామా గృహీత అసీంద్రాయ ఇంద్రాయ బృహద్వదే బృహద్వదే వయస్వదే బృహద్వద ఇది బృహద్వదే వయస్వద ఉత్థాయువే ఉత్థాయువేయత్ ఉత్థాయువైత్యుత్థాయువే యత్తే తయింద్ర ఇంద్ర బృహద్ బృహద్వయస్మై త్వా విష్ణవే విష్ణవే త్వా ఏషదే హేయోని యోనింద్రాయ ఇంద్రాయ త్వాయువే ఉత్థాయువైత్యుత్థాయువే మూర్ధానం దివ దివోరతిం అరతిం పృథివ్యా పృథివ్యా వైశ్వానరం వైశ్వానరమృతాయ రతాయ జాతం జాతమగ్నిం అగ్నిమిత్యగ్నిం కవిమం సమ్రాజం సమ్రాజమతిథిం సమ్రాజమితి సమ్రాజం అతిథిం జనానాం జనానామాసన్ ఆసన్నా ఆవాత్రం పాత్రం జనయంత జనయంత దేవా ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అస్యగ్నయే అగ్నయే త్వా వైశ్వానరాయ వైశ్వానరాయ ధ్రువ ధ్రువోసి అసి ధ్రువక్షితిః ధ్రువక్షితిర్ధ్రువాణాం ధ్రువక్షితిరిది ధ్రువక్షితిః ధ్రువాణాం ధ్రువతమః ధ్రువతమోచ్యుతానాం ధ్రువతమ ఇది ధ్రువతమః అచ్యుతానామచ్యుతక్షిత్తమ అచ్యుతక్షిత్తమ ఏష అచ్యుతక్షిత్తమిత్యచ్యుతక్షిత్తమ ఏష తేజోని యోనిరగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయేతి వైశ్వానరాయ మధుష్ట స మాధవ మాధవశ్చ శుక్ర శుక్రశ్చ శుచి శుచిష్ట నభ నభశ్చ నభస్య నభస్యశ్చ శేష ఇషశ్చ శోర్జ ఊర్జశ్చ శతః సహశ్చ సహస్యః సహస్యశ్చ శతపః తపశ్చ శతపస్యః తపస్యశ్చ చోపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసి సగుంసర్పః సగుంసర్పోసి సగుంసర్ప ఇది సంసర్పః అస్య బృహస్పత్యాయ అగుంహస్పత్యాయ త్వా అగుంహస్పత్యాయేత్యగుంహాపత్యాయ ేతి ఇంద్రాగ్ని ఆ ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని ఆగతం గతం సుతం సుతం గీర్భిర్మథ నభోవరేణ్యం వరేణ్యమిది వరేణ్యం అస్ పాతం పాతం ధియా ధియేషిదా ఇషిరేతీషిదా ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీత అసీంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం ఏషదే తేజోని యోనిరింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం ేతి ఓవాదశర్షణీభృత చర్షణీభృతో విశ్వే చర్షణీభృత ఇది చర్షణీభృత విశ్వే దేవాస దేవాస ఆ ఆగత గతేతి గత దాశ్వాగుంసో దాశుష దాశుష సుతం సుతమితి సుతం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీత అసి విశ్వేభ్య విశ్వేభ్య స్వాదేభ్య దేభ్యేష తేజోని యోనిర్విశ్వేభ్య విశ్వేభ్య స్వాదేభ్య దేభ్యై దేభ్య మరుత్పందం వృషభం వృషభం వృధానం వృధానమకవారిం అకవారిం దివ్యం అకవారిమిత్యకవారిం దివ్యగం శాసం శాసమింద్రం ఇంద్రమితీంద్రం విశ్వాసాహమవసే విశ్వాసాహమితి విశ్వాసాహం అవసే నూతనాయ నూతనాయోగ్రం ఉగ్రగం సహోదాం సహోదామిహ సహోదామితి సహోదాం ఇహతం తగం హువేమ హువేమేతి హువేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా మరుత్వదే మరుత్వద ఏష తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా మరుత్వదే మరుత్వద ఇది మరుత్వదే ఇంద్రమరుత్వ మరుత్వ ఇహ ఇహ పాహి పాహి సోమం సోమం యథా యథాశార్యాతే శార్యాతే అపివః అపివత్సుతస్య సుతస్యేతి సుతస్య తవ ప్రణీతి ప్రణీతి తవ ప్రణీతి ప్రణీతి తవ శూర శూరశర్మన్ శర్మన్నా ఆవివాసంతి వివాసంతి కవయః కవయః స్వయజ్ఞాః స్వయజ్ఞాని స్వయజ్ఞాః ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృహీతః అసీంద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదేష ఏషతే ఏ యోని యోనిరింద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదైతి మరుత్వదే మరుత్వాగుం ఇంద్ర ఇంద్రవృషభ వృషభో రణాయ రణాయ పిబ పిబా సోమం సోమమనుష్వధం అనుష్వధం మదాయ అనుష్వధమిత్యను స్వధం మదాయేతి మదాయ ఆసించస్వ సించస్వ జఠరే జఠరే మధ్వః మధ్వూర్మిం ఊర్మిం త్వం త్వగుం రాజా రాజాసి అసి ప్రతివః ప్రతివః సుతానాం ప్రతివైతి ప్రతివః సుతానామితి సుతానాం ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీతః అసీంద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదేషః ఏషతే ఏజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదైతి మరుత్వదే మహాగుంద్ర ఇంద్రోయః యోజసా ఓజసా పర్జన్యః పర్జన్యో వృష్టిమాన్ వృష్టిమాగుం ఇవ వృష్టిమానిది వృష్టిమాన్ ఇవేతీవ సోమైర్వత్సస్య వత్సస్య వావృధే వావృధైతి వావృధే ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీతః అసి మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఐషః ఏషతే ఏ యోనిః యోనిర్మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఏతి మహాగుంద్ర ఇంద్రో నృవత్ నృవదా నృవదితి నృవత్ ఆచర్షణి ప్రాః చర్షణి ప్రా ఉత చర్షణి ప్రా ఇది చర్షణి ప్రాః ఉత ద్విబర్హాః ద్విబర్హా అమినః ద్విబర్హా ఇది ద్విబర్హాః అమినః సహోభిః సహోభిరితి సహాభిః అస్మద్రియగ్వావృధే అస్మద్రియమిత్యస్మాద్రియగ్ ఆవృధే వీర్యాయ వీర్యాయోరుః ఉరుః పృథుః పృథుః సుకృతః సుకృతః కర్తృభిః సుకృత ఇది సుకృతః కర్తృభిర్భూత్ కర్తృభిరితి కర్తృభిః భూదితి భూత్ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఐషః ఏషతే తేజోనిః యోనిర్మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ సేతి కదాచన చనస్తరీః స్తరీరసి అసిన నేంద్ర ఇంద్రసి షష్టతి దాశుషే దాశుష ఇది దాశుషే ఉపోపేత్ ఉపోపేత్యుత ఉత ఇన్నో నుమఘవన్ మఘవన్ భూయ మఘవన్నితి మఘవన్ భూయైత్ ఇన్నో నృతే ఏదానం దానం దేవస్య దేవస్య పృచ్యతే పృచ్యత ఇది పృచ్యతే ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీతః అస్యాదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్త్వా స్వేతి కదాచన చన ప్రయుచ్చసి యుచ్చస్విభే ఉభేని ఉభే ఇత్యుభే నిపాసి పాసి జన్మని జన్మని ఇది జన్మని తురీరాదిత్య ఆదిత్య సవనం సవనందే తయింద్రియం ఇంద్రియమా ఆతస్థౌ తస్థావమృతం అమృతం దివి దివీతి దివి యజ్ఞో దేవానాం దేవానాం ప్రతి ప్రత్యేతి ఏది సున్నం సున్నమావిత్యాస ఆదిత్యాసో భవత భవతా ప్రణయంత ప్రణయంత ఇది ప్రణయంత ఆవహ ఓర్వాచీ అర్వాచీ సుమతి సుమతిర్వృత్యాత్ సుమతిరితి సుమతి ప్రవృత్యాగుంహో రగుంహోశ్చిత్ ఛిద్యా యా వరిభోవిత్తరా వరిభోవిత్తరాసత్ వరిభోవిత్తరేతి వరిభోవిత్తరా అసదిత్యసద్ ఇవస్వ ఆదిత్య ఆదిత్యైష ఏషతే సోమపీఠ సోమపీఠస్తేన సోమపీఠైతి సోమా పీఠ తేన మందస్వ మందస్వేన తేన తృప్తృప్తృప్యాస్మ తృప్యాస్మతే ఏ వయమ్ వయమ్ తర్పయితార తర్పయితారోయా దివ్యా దివ్యా వృష్టి వృష్టిస్తయా స్వా శ్రీణామి శ్రీణామీతి శ్రీణామి వామమద్య అద్య సవిత సవితర్వామం వామో ఓశ్వ శ్వో దివే దివే దివే దివే వామం దివే దివైతి దివే దివే వామమస్మభ్యం అస్మభ్యం సావీ అస్మభ్యమిస్మాభ్యం సావీరితి సావీ వామస్ హి క్షయస్ క్షయస్ దేవ దేవూరే భూరే రయా అయా ధియా ధియా వామభాజ వామభాజ శ్యామ వామభాజైలి వామభాజ శ్యామేది శ్యామ ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసి దేవాయ దేవాయ సవిత్రే సవిత్రైతి సవిత్రే అదభ్యేభిస్సవిత సవిత పాయుభిః పాయుభిష్వం పాయుభిరితి పాయుభిః త్వం శివేభిః శివేభిరద్య అద్యపరి పరిపాహి పాహిన లోకయం గయమితి గయమ్ హిరణ్యజిహ్వసువితాయ హిరణ్యజిహ్వైతి హిరణ్యాజిహ్వ సువితాయ నవ్యసే నవ్యసే రక్ష రక్షామాకి మాకిర్ణ నో అఘషగుంస అఘషగుంస ఈషత అఘషగుంస ఇత్యఘషగుంస ఈషతేతీషత ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసి దేవాయ దేవాయ సవిత్రే సవిత్రైతి సవిత్రే హిరణ్యపాణిమూతయే హిరణ్యపాణిమితి హిరణ్యపాణి ఊతయే సవితారం సవితారముప ఉపహ్వయే క్వజ ఇది హ్వయే సచేత్తా చేత్తా దేవతా దేవతా పదం పదమితి పదం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసి దేవాయ దేవాయ సవిత్రే సవిత్రైతి సవిత్రే సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టాన సుప్రతిష్టానో బృహత్ సుప్రతిష్టాన ఇది సో ప్రతిష్టాన బృహదుక్షే ఉక్షే నమ నమ ఏషతే తేజోని యోనిర్విశ్వేభ్య విశ్వేభ్యస్వాదేభ్య దేభ్యై దేభ్య బృహస్పతి సుదస్యతే బృహస్పతి సుదస్యేతి బృహస్పతి సుదస్య స ఇందో ఇందో ఇంద్రియావత ఇందో ఇదీందో ఇంద్రియావత పత్నీవంతం ఇంద్రియావత ఇంద్రియావత పత్నీవంతం గ్రహం పత్నీవంతమితి పత్నీవంతం గ్రహం గృహ్ణామి గృహ్ణామ్యగ్నా అగ్నా పత్నీ సజోర్దేవేన సజోరితి సజో దేవేన త్వష్ట్రా సోమం సోమం పిబ పిబ స్వాహ స్వాహేది స్వాహ హరిరసి అసి హారియోజన హారియోజనో హరియో హారియోజన ఇది హారియోజన హరియోత్ స్థాతాద్రస్ వజ్రస్ భర్త భర్త విష్ణే విష్ణే ప్రేత ప్రేత దేవసోమ సోమేష్టయజుష ఇష్టయజుషస్తుతస్వామస్ ఇష్టయజుషైదీష్టాయజుష సుతస్వామస్తిషస్వార్థస్ సుతస్వామస్యేది స్తుతస్తోమస్ శస్తోర్థస్ హరివంతం శస్తోర్థస్యేది శస్తావృద్ధస్ హరివంతం గ్రహం హరివంతమితి హరివంతం గ్రహం గృహ్ణామి గృహ్ణామి హరీ హరీస్థ స హరియో హరియోర్ధానా ధానా సహ సోమా సహ సోమా ఇంద్రాయ సహ సోమా ఇది సహ సోమా ఇంద్రాయ స్వాహ స్వాహేది స్వాహ అగ్నాయోగుంషి ఆయోగుంషి పవసే పవస ఆసువ సువోర్జం ఓర్జమిషం ఇషం చైలిన ఆరే బాధస్వ బాధస్వదుచ్చునా దుచ్చునామిది దుచ్చునా ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అస్యగ్నయే అగ్నయే త్వా త్వా తేజస్వతే తేజస్వత ఏషతే ఏజోని యోనిరగ్నయే అగ్నయే త్వా త్వా తేజస్వతే తేజస్వత ఇది తేజస్వతే ఉత్తిష్టన్నోజసా ఉత్తిష్టన్నిత్యుతిష్టన్ ఓజసా సహ సహ పీత్వా పీత్వా శిప్రే శిప్రే అవేపయ శిప్రే ఇది శిప్రే అవేపయ ఇత్యవేపయ సోమమింద్ర ఇంద్ర చమూ చమూ సుతం చమో ఇది చమో సుతమితి సుతం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా ఓజస్వతే ఓజస్వత ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా ఓజస్వతే ఓజస్వత ఇత్యోజస్వతే తరణిర్విశ్వదర్శద విశ్వదర్శదోర్జ్యోతిష్కృత విశ్వదర్శద ఇది విశ్వదర్శద జ్యోతిష్కృతసి జ్యోతిష్కృతి జ్యోతిహేకృత అసి సూర్య సూర్యేది సూర్య విశ్వమా ఆభాసి భాసి రోచనం రోచనమితి రోచనం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసి సూర్యాయ సూర్యాయ త్వా త్వా భ్రాజస్వతే భ్రాజస్వత ఏషతే తేజోని యోని సూర్యాయ సూర్యాయ త్వా త్వా భ్రాజస్వతే భ్రాజస్వత ఇది భ్రాజస్వతే ఆప్యాయస్వ ప్యాయస్వమదింతమ అదింతమ సోమ సోమ విశ్వాభి విశ్వాభిరుతిభి ఓతిభిరిత్యూతిభి భవాన సప్రథస్తమ సప్రథస్తమ ఇది సప్రథాతమ ఈయుష్టే తే పూర్వతరా పూర్వతరాపశ్యన్ పూర్వతరామితి పూర్వతరా అపశ్యన్ యుచ్చంతీ యుచ్చంతీ ముషసం యుచ్చంతీమిది ఉచ్చంతీ ఉషతం మర్త్యాస మర్త్యాస ఇది మర్త్యాస అస్మాభిరు ఊను ను ప్రతిదక్ష్యా ప్రతిదక్ష్యాభూత్ ప్రతిదక్ష్యేది ప్రతిదక్ష్యా అభూదో ఓ తే ఓ ఇత్యో తేజంతి యంతి ఏ అపరీషు అపరీషు పశ్యాన్ పశ్యానిది పశ్యాన్ జ్యోతిష్మతీం త్వా సాదయామి సాదయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం త్వా జ్యోతిష్కృతమిది జ్యోతిః కృతం త్వా సాదయామి సాదయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదం త్వా జ్యోతిర్విదమిది జ్యోతిర్విదం త్వా సాదయామి సాదయామి భాస్వరీం భాస్వరీం త్వా త్వా సాదయామి సాదయామి జ్వలంతీం జ్వలంతీం త్వా త్వా సాదయామి సాదయామి మన్మలాభవంతీం మన్మలాభవంతీం త్వా మన్మలాభవంతీమిది మన్మలాభవంతీం త్వా సాదయామి సాదయామి దీప్యమానాం దీప్యమానాం త్వా త్వా సాదయామి సాదయామి రోచమానాం రోచమానాం త్వా త్వా సాదయామి సాదయామ్యజస్రాం అజస్రాం త్వా త్వా సాదయామి సాదయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషమితి బృహద్ జ్యోతిషం త్వా సాదయామి సాదయామి బోధయంతీం బోధయంతీం త్వా త్వా సాదయామి సాదయామి జాగ్రతీం జాగ్రతీం త్వా త్వా సాదయామి సాదయామీతి సాదయామి ప్రయాసాయ స్వాహా ప్రయాసాయేతి ప్రయాసాయ సాహాయాసాయ ఆయాసాయ స్వాహా ఆయాసాయేత్యాయాసాయ స్వాహా వియాసాయ వియాసాయ స్వాహా వియాసాయేతి వియాసాయ సాహా సంయాసాయ సంయాసాయ స్వాహా సంయాసాయేతి సంయాసాయ స్వాహోద్యాసాయ ఉద్యాసాయ స్వాహా ఉద్యాసాయేత్యాసాయ స్వాహావయాసాయ అవయాసాయ స్వాహా అవయాసాయేత్యవయాసాయ స్వాహా శుచే శుచే స్వాహా స్వాహా శోకాయ శోకాయ స్వాహా స్వాహా దప్యత్వై దప్యత్వై స్వాహా స్వాహా తపతే తపతే స్వాహా స్వాహా బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహా బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహేతి స్వాహా చిత్తకం సంతానేన సంతానేన భవం సంతానేనేది సంతానేన యత్నారుద్రం రుద్రం తనిమ్నా తనిమ్నా పశుపతి పశుపతిస్థూలహృదయన పశుపతిమితి పశోపతి స్థూలహృదయనాగ్ని స్థూలహృదయనేతి స్థూలహృదయన అగ్నికం హృదయన హృదయన రుద్రం రుద్రం లోహితేన లోహితేన సర్వం సర్వం మతస్మాభ్యాం మతస్మాభ్యాం మహాదేవం మహాదేవమంతఃపార్శ్వేన మహాదేవమితి మహాదేవం అంతఃపార్శ్వేన ఉషిష్ఠహనం అంతఃపార్శ్వేనేత్యంత పార్శ్వేన ఓషిష్ఠహనకం శింగీని కోశాభ్యాం ఓషిష్ఠహనమిత్యోషిష్ఠహనం శింగీని కోశాభ్యామిది శింగీ నిగోశాభ్యాం ఆతిష్ట ఇష్టవృత్రహన్ వృత్రహన్ రథం వృత్రహన్నితి వృత్రహన్ రథం యుక్త యుక్త తే బ్రహ్మణ బ్రహ్మణా హరి హరి ఇది హరి అర్వాచీ నపుంసో సుతే మన మనోగ్రావా గ్రావా శృణోతు శృణోతు వర్గునా వర్గునేతి వర్గునా ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏషతేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఇది షోడశినే ఇంద్రమిద్ ఇద్ధరీ హరీ వహత హరీ ఇది హరీ వహతో ప్రతిభృష్టశవసం అప్రతిభృష్టశవృషీణా అప్రతిభృష్టశవమిత్యప్రతిభృష్టాశవసం ఋషీణాం స్తుతీ స్తుతీరుప ఉపయజ్ఞం యజ్ఞం చమానుషాణాం మానుషాణామిది మానుషాణాం ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఇది షోడశినే అసావి సోమ సోమ ఇంద్ర ఇంద్రతే ఏ షవిష్ఠ షవిష్ఠతృష్ణో ధృష్ణవా ఆగహి గహీతి గహి ఆృణక్తో పృణక్తింద్రియం ఇంద్రియమం రజ రజసూర్య సూర్యన్న నరశ్మి రశ్మిభిరితి రశ్మీభి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఇది షోడశినే సర్వస్య ప్రతిశీవరీ ప్రతిశీవరీ భూమి ప్రతిశీవరీకి ప్రతిశీవరీ భూమిత్వా ఉపస్థే ఉపస్థ ఉపస్థితిపస్థే అధిక అధికేత్యధిత యోనాస్మై అస్మై సుషదా సుషదా భవ సుషదేతి సుసురా భవయచ్చ యచ్చాస్మై అస్మై శర్మ శర్మ సప్రథా సప్రథాది సా ప్రథా ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏషతే ఏయోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఇది షోడశినే మహాగుం ఇంద్ర ఇంద్రో వజ్రబాహు వజ్రబాహు షోడశీ వజ్రబాహురి వజ్రబాహు షోడశీ శర్మ శర్మ యచ్చదు యచ్చత్తిది యచ్చదు స్వస్తిన నో మఘవా మఘవా కరోతు మఘవేతి మఘవా కరోతు హంతు హంతు వాప్మానం వాప్మానయ్య యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏషతే ఏయోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఇది షోడశినే సజోషాంద్ర సజోషా ఇది సజోషా ఇంద్రసగణ సగణో మరుద్భి సగణ ఇది సగణ మరుద్భి సోమం మరుద్భిరితి మరుద్భి సోమం ఇవ ఇవ వృత్రహన్ వృత్రహన్ శూర వృత్రహన్నిది వృత్రహన్ శూర విద్వాన్ విద్వానిది విద్వాన్ జయిశత్రూన్ శత్రుపుంరత అపమృధ మృధో నృదస్వ నృదస్వాథ అసాధయం అభయం కృణి కృణి విశ్వత విశ్వతో నైతిన ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన ఏష తే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ షోడశినే షోడశిన షోడశినే ఉదు ఉత్యంజాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసమితి జాతవేదసం దేవం వహంతి వహంతి కేతవ కేతవ ఇది కేతవ దృశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమితి సూర్యం చిత్రం దేవానా దేవానాముత్ ఉదగాద్ అగాదనీకం అనీకం చక్షు చక్షుర్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నే అగ్నేరిత్యగ్నే ఆప్రాహ అప్రాద్యావాపృథివీ ద్యావాపృథివీ అంతరిక్షం ద్యావాపృథివీ నిద్యావాపృథివీ అంతరిక్షం సూర్య సూర్య ఆత్మా ఆత్మా జగద జగదస్కస్థుష ప్రస్థుషశ్చ చేతి అగ్నేనయ నయ సుపథా సుపథా రాజే సుపథేతి సుపథా రాజే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవ దేవవజనాని వజనాని విద్వాన్ విద్వానితి విద్వాన్ యోధ్యస్మద్ అస్మజ్జుహురాణం జుహురాణమేన ఏనో భూయిష్టాం భూయిష్టాం దే తే నమఃక్తిం నమఃక్తిం విధేమ నమఃక్తిమిది నమః ఉక్తిం విధేమేది విధేమ దివం గచ్చ గచ్చ సువః సువః పద పద రూపేణ రూపేణ వః ఓ రూపం రూపమభి అభ్యా ఐమి ఏమి వయసా వయసా వయ వయ ఇది వయ సుసోవః ఓ విశ్వవేదాః విశ్వవేదావి విశ్వవేదాలిది విశ్వవేదాః విభజతు భజతు వరిశిష్ఠే వరిశిష్ఠే అధి అధినాకే నాగలి నాకే హే తత్తే హే అగ్నే అగ్నే రాధ రాధా ఐతి ఏతి సోమచ్యుతం సోమచ్యుతం తద్ సోమచ్యుతమిది సోమచ్యుతం తన్మిత్రస్య మిత్రస్య పథా పథా నయ నయత్తస్య రథస్య పథా పథా ప్ర ప్రేత ఇత చంద్రదక్షిణా చంద్రదక్షిణా యజ్ఞస్య చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణా యజ్ఞస్య పథా పథా సువిత సువిత నయంతీ నయంతీర్బ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యరాభ్యాసం ఆభ్యాసమృషిం ఋషిమారుషేయం ఆరుషేయం పితృమంతం పితృమంతం పైతృమత్యం పితృమంతమిది పితృమంతం పైతృమత్యకం సుధాతు దక్షిణం పైతృమత్యమిది పైతృమత్యం సుధాతు దక్షిణం వి సుధాతు దక్షిణమితి సుధాతు దక్షిణం విశువః శువః పశ్య పశ్య విద్యంతరిక్షం అంతరిక్షం యతస్వ యతస్వ సదస్యై సదస్యైరస్మద్దా అస్మద్దా దేవత్ర అస్మద్దాత్రస్మత్ దాత్రాః దేవత్రాగచ్చత దేవత్రేతి దేవాత్ర గచ్చత మధుమతీః మధుమతీః ప్రదాతారం మధుమతీరితి మధుమతీః ప్రదాతారమా ప్రదాతారమిది ప్రదాతారం ఆవిశత విశతానవహాయ అనవహాయాస్మాన్ అనవహాయేత్యనవహాయ అస్మాన్ దేవయానేన దేవయానేన పథా దేవయానేనేతి దేవయానేన పథేత ఇద సుకృతాం సుకృతాం లోకే సుకృతామిది సుకృతాం లోకే శీలత శీలత తత్ తన్నః నస్సగ్గస్కృతం సగ్గస్కృతమిది సగ్గస్కృతం ధాతా రాతిః రాతిః సవితా సవితేదం ఇదంజుషంతాం జుషంతాం ప్రజాపతిః ప్రజాపతిర్నిధిపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః నిధిపతిర్న నిధిపతిరితి నిధిపతి నో అగ్ని అగ్నిరిత్యగ్ని స్రష్టా విష్ణు విష్ణు ప్రజయా ప్రజయా సగుమ్రరాణ ప్రజయేతి ప్రాజయా సగుమ్రరాణో యజమానాయ సగుమ్రరాణ ఇది సంరరాణ యజమానాయ ద్రవిణం ద్రవిణం దధాతు దధాద్విది దధాతు సమింద్ర ఇంద్రణ నో మనసా మనసా నేషి నేషిగోభిః సగుంసూరిభిః సూరిభిర్మఘవన్ సూరిభిర్ సూరీభి మఘవన్ మఘవన్నితి మఘాన్ సగ్గస్వస్త్యా స్వస్తేది స్వస్త్యా సంబ్రహ్మణా బ్రహ్మణా దేవకృతం దేవకృతం యత్ దేవకృతమితి దేవాకృతం యదస్తి అస్తి సం దేవానాం దేవానాగం సుమత్యా సుమత్యా యజ్ఞియానాం సుమత్యేది సోమత్యా యజ్ఞియానామితి యజ్ఞియానాం సం వర్చసా వర్చసా పయసా పయసా సం తనోభి తనోభిరగన్మహి అగన్మహి మనసా మనసా సం తగం శివేన శివేనేది శివేన పృష్టాన నో అత్ర అత్ర వరివ వరివ శృణోతు శృణోత్తను అనుమాష్కు మాష్కు తనువ తనుభూయత్ యద్విలిష్టం విలిష్టమిది వీలిష్టం యదద్య అద్య ప్రయతి ప్రయతి యజ్ఞే ప్రయతీతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్నగ్నే అగ్నే హోతారం హోతారమరుణీమహి అవృణీమహీహ ఇహేతీహ పృథగయాత్ అయాృథక్ పృథగుత ఉతాశమిష్ఠా అశమిష్ఠా ప్రజానన్ ప్రజానన యజ్ఞం ప్రజానన్ని ప్రజానన్ యజ్ఞముప ఉపయాహి యాహి విద్వాన్ విద్వానితి విద్వాన్ స్వగావ స్వేది స్వగా ఓ దేవా సదనం సదనమకర్మ అకర్మయే య ఆజగ్మ ఆజగ్మ సవనా ఆజగ్మేత్యాజగ్మ సవనేదం ఇదం యుషాణా యుషాణా ఇది యుషాణా యక్షివాగుంస పరివాగుంస పరివాగుంసశ్చ చ విశ్వే విశ్వేస్మే అస్మే ధర్త అస్మేత్యస్మే ధర్త వసవ వసవో వసూని వసూని దివసూని యానా ఆవహ అవహ ఋషః ఋషతో దేవ దేవదేవాన్ దేవాన్ తాన్ తాన్ ప్రేరయ ఈరయస్సే స్వే అగ్నే అగ్నే సధస్థే తధస్థ ఇది సధాస్థే వహమానా భరమానా భరమానా హవీగుంషి హవీగుంషి వసం వసం ఘర్మం ఘర్మం దివం దివమా ఆతిష్టత తిష్టతాను అన్విత్యను యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞపతిం యజ్ఞపతిం గచ్చ యజ్ఞపతిమిది యజ్ఞాపతిం గచ్చ స్వా స్వాం యోనిం యోనిం గచ్చ గచ్చ స్వాహ స్వాహైషతే ఏ యజ్ఞ యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాగ యజ్ఞపత ఇది యజ్ఞాపతే సహసోక్తవాగ సువీర సహసోక్తవాగ ఇది సహసోక్తవాగ సువీర స్వాహ సువీర ఇది సువీర స్వాహా దేవా దేవా గాతువిద గాతువిదో గాతు గాతువిద ఇది గాతువిద గాతు విత్వా విత్వా గాతు గాతుమిద ఇక మనస మనసస్పతే పర ఇమం ఇమం నః నో దేవ దేవదేవేషు దేవేషు యజ్ఞం యజ్ఞస్వాహ స్వాహ వాచి వాచి స్వాహ స్వాహ వాతే వాతే ధా ఇది వరుగం హి హి రాజా రాజా వరుణ వరుణశ్చకార చకార సూర్యాయ సూర్యాయ పంథా పంథామన్వే తవై అన్వే తవా అన్వే తవా ఇత్యను ఏ తవై ఉమిత్యు అపదే పాదా పాదా ప్రతిధాతవే ప్రతిధాతవేక ప్రతిధాతవ ఇది ప్రతిధాతవే అకరుత ఉతాపవక్త అపవక్త హృదయావిధ అపవక్తేత్యపవక్త హృదయావిధశ్చిత్ హృదయావిధ ఇది హృదయ విధ చిదితి చిత్ శతం తే రాజన్ రాజన్ ధిషజ ధిషజ సహస్రం సహస్రమువీ ఉర్వీ గంభీరా గంభీరా సుమతి సుమతిష్టే సుమతిరి సుమతి ఏ అస్తో అస్త్విత్యస్తో బాధస్వద్వేష దేశో నిరృతిం నిరృతిం పరాచై నిరృతిమితి నిహీరుతిం పరాచై స్పృతం కృతంచిద్ చిరేణ ఏన ప్రముగ్ధి ముగ్ధ్యస్మద్ అస్మదిత్యస్మద్ అభిష్ఠితో వరుణస్య అభిష్ఠితీస్థిత వరుణస్ పాశ పాశోగ్నే అగ్నేరీతం అనీతమప అప ఆవివేశ వివేశేతి వివేశ అపాన్నపాద్ నపాద్ ప్రతిరక్షన్ ప్రతిరక్షన్న సూర్యం ప్రతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యం దమే దమే దమే దమే సమిధం దమే దమైతి దమే దమే సమిధం యక్షి సమిధమితి సమ్ ఇథం యక్ష్యగ్నే అగ్నయిత్యగ్నే పతితే ఏ జిహ్వా జిహ్వా ఘృతం ఘృతముత్ ఉచ్చరణ్యేత్ చరణ్యేత్ సముద్రే సముద్రే తే హృదయం హృదయమప్సో అప్సంత అప్సుపోసు అంతరిక్రంత సన్వా విశంతో విశంతోషధీ ఓషధీరుత ఉతాప ఆపో యజ్ఞపతే యజ్ఞపతే హవిర్భి యజ్ఞపతైతి యజ్ఞపతే హవిర్భిరితి హవిభి సూక్తవాకే నమో వాకే సూక్తవాక ఇది సూక్త వాకే నమో వాకే విధేమ నమో వాక ఇది నమ వాకే విధేమావృథ అవభృథ నిజంగుణ అవభృతేద్యమభృథ నిజంగుణ నిషేరు నిజంగుణేతి నీచంగుణ నిచేరువసి నిచేరురితి నీచేరు అసి నిజంగుణ నిచంగుణవ నిజంగుణేతి నీచంగుణ అవదేవై దేవైర్దేవృతం దేవృతమేన దేవృతమితి దేవాగృతం ఏనోయాడ్ అయాడవ అవమర్త్యై మర్త్యైర్మర్త్యకృతం మర్త్యకృతమురో మర్త్యకృతమితి మర్త్యాకృతం పురోరా ఆన నో దేవ దేవరిషః రిషస్ పాహి పాహి సుమిత్రాః సుమిత్రాన సుమిత్రామితి సుమిత్రాః న ఆపః ఆపవోషధయః ఓషధయః సంతో సంతు దుర్మిత్రాః దుర్మిత్రాస్తస్మై దుర్మిత్రామితి దుహోమిత్రాః తస్మై భూయాసు భూయాసుర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ స వయమ్ వయమ్ విష్మ విష్మో దేవీ దేవీరాప ఆప ఏషవ గోగర్భ గర్భత్తం కంబ వస్సుప్రీతం సుప్రీతకం సుహృతం సుప్రీతమితి సోప్రీతం సుహృతమకర్మ సుహృతమితి సోహృతం అకర్మ దేవేషు దేవేషు నః సుకృత సుకృతో బ్రూతాద్ సుకృతమితి సుకృత బ్రూతాద్ ప్రతియుత ప్రతియుతో వరుణస్య ప్రతియుతైతి ప్రతీయుత వరుణస్య పాశః పాశః ప్రత్యస్థః ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్థ ఇది ప్రతీయస్థః వరుణస్య పాశః పాశమేధః ఏధోసి అస్యేధి శీమహి ఏధి శీమహి సమిత్ సమిదసి సమిరితి సమ్ ఇత్ అసి తేజః తేజోసి అసి తేజః తేజోమయి మయి ధేహి ధేష్యవః అపో అను అన్వచారిషం అచారిషకుం రసేన రసేన సమ్ సమసృక్ష్మహి అసృక్ష్మహీత్యసృక్ష్మహి వయస్వాగం అగ్నే అగ్నా ఆగమం అగమంతం కమ్మా మాసం సగం సృజ సృజవర్చస వర్చసే జివర్చస యస్వా స్వాహృదా హృదా కీరిణా కీరిణా మన్యమాన మన్యమానో మర్త్యం అమర్త్యం మర్త్య మర్త్యో జోహవీమి జోహవీమి జిజోహవీమి జాతవేదో యశః జాతవేదైతి జాతవేద యశో అస్మాసు అస్మాసు ధేహి ధేహి ప్రజాభిః ప్రజాభిరగ్నే ప్రజాభిరితి ప్రజాభిః అగ్నే అమృతత్వం అమృతత్వమస్యాం అమృతత్వమిత్యమృతత్వం అశ్యామిత్యశ్యాం యస్మై త్వం త్వం సుకృతే సుకృతే జాతవేదః సుకృత ఇది సోకృతే జాతవేదః జాతవేద ఇది జాతవేదః ఉలోకం లోకమగ్నే అగ్నే కృణవః కృణవ శ్యోనం శ్యోనమితి శ్యోనం అశ్వినగుంసః సపుత్రిణం పుత్రిణం వీరవంతం వీరవంతం గోవంతం వీరవంతమితి వీరవంతం గోమంతకం రయిం గోమంతమితి గోమంతం రయిం నశతే నశతే స్వస్తి స్వస్తీతి స్వస్తి త్వే సుపుత్ర పుత్రశవసః శవసో వృత్రన్ అవృత్రం కామకాతయః కామకాతయైతి కామకాతయః న త్వామింద్ర ఇంద్రాది అతిరిచ్యతే రిచ్యతరితి రిచ్యతే ఉక్తముక్తే సోమ ఉక్తముక్తైత్యుక్తే ఉక్తే సోమ ఇంద్రం ఇంద్రం మమాద మమాద నీథే నీథే నీథే నీథే మఘవానం నీథే నీథైతి నీథే నీథే మఘవానగం సుదాస మఘవానమితి మఘవానం సుదాస ఇది సుదాస యదీం ఈగుం సవాధ సబాధ పితరం సబాధైతి సా బాధ పితరం నుత్రమానదక్షా సమానదక్షా అవసే సమానదక్షా సమానాదక్షా అవసే హవందే హవంతైతి హవందే అగ్నే రసేన రసేన తేజసా తేజసా జాతవేద జాతవేదో వి జాతవేదైతి జాతవేద విరోజసే రోజసైతి రోజసే రక్షోహామీవ చాతన రక్షోహేతి రక్ష అమీవ చాతన ఇత్యమీవ చాతన అపో అను అన్వచారిషం అచారిషకం రసేన రసేన సమ్ సమసృక్ష్మహి అసృక్ష్మహీత్యసృక్ష్మహి వయస్వాగం అగ్నే అగ్నా ఆగమం అగమంతం అమ్మా వాసం సగం సృజ సృజవర్చస వర్చసేది వర్చస వసుర్వసుపతి వసుపతిర్హిమం వసుపతిర్ది వసుపతి ఇదమసి అత్యగ్నే అగ్నే విభావసు విభావసురితి విభావసు శ్యామతే తే సుమతౌ సుమతావపి సుమతావితి సుమతౌ అవీత్యపి స్వామగ్నే అగ్నే వసుపతిం వసుపతిం వసూనా వసుపతిమిది వసుపతిం వసూనామభి అభిప్ర ప్రమందే మందే అధ్వరేషు అధ్వరేషు రాజన్ రాజన్నితి రాజన్ త్వయా వాజం వాజం వాజయంతః వాజయంతో జయేమ వాజయంతైతి వాజయంతః జయేమాభి అభిశ్యామ శ్యామ పృత్సుతీ పృత్సుతీర్మర్త్యానామితి వృత్యానా స్వామగ్నే అగ్నే వాజసాతమం వాజసాతమం విప్రాహ వాజసాతమమితి వాజసాతమం విప్రావర్ధంతి వర్ధంతి సుష్టుతం సుష్టుతమితి సోస్తుతం సనః నోరాస్వ రాస్వ సువీర్యం సువీర్యమితి సోవీర్యం అయన్నః నో అగ్ని అగ్నిర్వరివ పరివష్ణోత్ కృణోత్వయం అయం మృధ మృధ పుర పుర ఏతో ఏతో ప్రభిందన్ ప్రభిందన్ని ప్రభిందన్ అయగం శత్రూన్ శత్రూంజయతు జయతు జరహృషాణ జరహృషాణోయమ్ అయం వాజం వాజంజయతు జయతు వాజసాతౌ వాజసాతావితి వాజసాతౌ అగ్నినాగ్ని అగ్నిస్తం సమిధ్యతే ఇధ్యతే కవి కవిర్గృహపతి గృహపతిర్యువా గృహపతిరితి గృహపతి యువేతి యువా హవ్యవాజుహ్వాస్య హవ్యవాడితి హవ్యవాడ్ జుహ్వాస్యైతి జుహో ఆస్య స్వగం హి యజ్ఞే అగ్నే అగ్నినా అగ్నినా విప్ర విప్రో విప్రేణ విప్రేణ సన్ సన్ సత సతేతి సత సఖా సఖ్యా సఖ్యా సమిధ్యసే సమిధ్యస ఇది సమ్ ఇధ్యసే ఉదగ్నే అగ్నే శుచయ శుచయస్తవ తవ వి విజ్యోతిష జ్యోతిషే విజ్యోతిష ఇతి ప్రథమకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.